మరుతాగస్కంభా విశ్వేషాం దేవానా ప్రథమా ప్రథమా ఈశ రుద్రాణ ద్వితీయా ఆదిత్యానా తృతీయా వాయో పుచ్చం పుచ్చనగ్నిషోమయోగ్నిషోమయోసరౌ అశ్రుభిరిత్యశ్రుభిః రాజునే దూషితాభిః దూషీనాభిరత్నా రత్నారక్షాగ్రేసి రక్షాగ్రేసి చిత్రాణి చిత్రాణ్యంగైః అంగైర్నక్షత్రాణి నక్షత్రాణి రూపేణ పృథివీం పృథివీం ప్రజాంబకాయ జుంబకాయ స్వాహా స్వాహేతి స్వాహా యస్యేమే ఇమే హిమవంత హిమవంతో మహిత్వా హిమవంత ఇతి హిమవంత మహిత్వాయస్య మహిత్వా సముద్రం సముద్రాం రసయా రసయా కహ సహాహు ఆహురిత్యాహు యస్యేమా ఇమా ప్రదిశా ప్రదిశో యస్య ప్రదిశయితి ప్రదిశా యస్య బాహూ బాహూ కస్మై బాహూ ఇది బాహూ కస్మై దేవాయ దేవాయ అవిషా అవిషా విధేమ విధేమేతి విధేమ ఆత్మదా ఆత్మదా ఆత్మదాయిత్యాత్మ బలదాయస్య బలదాయితి బల విశ్వే విశ్వ ఉపాసతే ఉపాసతే ప్రశిషం ఉపాసతయిత్యోప ఆసతే ప్రశిషం యస్య ప్రశిషమితి ప్రశిషం యస్య దేవా దేవా ఇతి దేవా యస్య ఛాయా ఛాయామృతం అమృతం యస్య యస్య మృత్యో మృత్యు కస్మై కస్మై దేవాయ దేవాయ హవిషా హవిషా విధేమ విధేమేతి విధేమ ఆనా నో భద్రా భద్రా కతవ కతవోయంతో ఎంతు విశ్వసా విశ్వతో దద్ధాస అదద్ధాసో అపరీతాస అపరీతాస బుద్ధిజా అపరీతాస ఇత్యపరీతాస బుద్ధిలైషా దేవానా నో యథా యథాసరం సదమితే ఇద్వృధే వృధే అసన్ అసన్న ప్రాయువ అప్రాయో రక్షితారాః అప్రాయువయత్యప్ర ఆయువ రక్షితారో దివే దీవే దివే దీవీ దివే దీవే దేవానాం భద్రా భద్రాసు మతి సుమతిర్యూయతాం సుమతిరితి సుమతి రుజూయతాం దేవానాం రుజూయతాయతాం దేవానాగ్రే రాతి రాతిరభి అభినాః నోనీ నివర్తతాం వర్తతామితి వర్తతాం దేవానాగ్రే సఖ్యం సఖ్యముప ఉప తేజిమా తేజిమా వయం వయం దేవా దేవానాః నాయుః ఆయుప్ర ప్రతీరంతో తిరంతు జీవసే జీవసైతి జీవసే తాన్ పూర్వయా పూర్వయా నిమిదా నిమిదా భూమహే నిమిదేశే నిమిదా భూమహే వయం వయం భగం భగం మిత్రం మిత్రమదేతిం అదేతిం దక్షం దక్షమశ్రుధం అశ్రుధమిత్యశ్రుధం అర్యమణం వరుణం వరుణాం సోమం సోమామశ్వినా అశ్వినా సరస్వతీ సరస్వతీన సుభగా సుభగా మయా సుభగేతి సుభగా మయస్కరతే కరదితి కరతే తన్నా నో వాతా వాతో మయో మయో వాతు మయోభి మయ భూ వాతు భేషజం భేషజం తత్ తన్నారా మాతా పృథివీ పృథివీ తత్ తత్పిత పిత్యౌరికి తద్గ్రావాన గ్రావాన సోమసుతా సోమసు మయో భువా సోమసుత ఇది సోమ సుతా మయోభువత్త మయోభువైతి మయ భువా తదశ్వినా అశ్వినాశ్రుతం నృతం దృష్ట్యా దృష్ట్యా యువం యువమితి యువం కమీషాన ఈశాన జగత జగతస్తృషాస్పతిజిన్వమవాసే ధియన్జిన్వమితి ధియమ్ జిన్వం అవాసే హూమహే హూమహే వయమ్ వయమితి వయమ్ పూషానా నో యథా వేదసాం వేదసామసతి అసద్వృధే వృధే రక్షితా రక్షితా వాయు వాయురబద్ధ అదర్థ స్వస్తయే స్వస్తయైతి స్వస్తయే స్వస్తినా న ఇంద్రా ఇంద్రో వృద్ధశ్రవా వృద్ధశ్రవా స్వస్తి వృద్ధశ్రవా ఇది వృద్ధశ్రవా స్వస్తినా నూషా పూషా విశ్వవేదా విశ్వవేదా ఇది విశ్వవేదా స్వస్తినా నస్తాఖ్యా సాఖ్యో అరిష్టనేమి అరిష్టనేమి స్వస్తి అరిష్టనేమిరిత్యరిష్ట నేమి స్వస్తినా నో బృహస్పతి బృహస్పతిర్దధాతు దాతి దాతు వృషదస్వా మరుతా వృషదస్వామి వృషద్ అశ్వా మరుత కృష్ణీమాతర కృష్ణీమాతర సుభయ్యాన కృష్ణీమాతర ఇది కృష్ణీమాతర సుభయ్యావానో విదసే సుభయ్యావాన ఇది శుభం యావాన విదసే జగ్మాయ జగ్మాయి జగ్మాయ అగ్ని జిహ్వా మనవ అగ్ని జిహ్వా ఇత్యగ్ని జిహ్వా మనవ సూరచక్షస సూరచక్షసో విశ్వే సూరచక్షస ఇది సూర చక్షస విశ్వేన నో దేవా అవస అవసాగమన్ ఆగమన్ గమన్నిహా ఇదే దీహా భద్రం కర్ణేభి కర్ణేభి శృయా శృయా దేవా దేవా భద్రం భద్రం పశ్యేమ పశ్యేమాక్షభి అక్షభిర్యజత్రా అక్షభిరిత్యక్షజత్రా ఇది యజత్రా శిరైరంగై అంగైస్తువాగ్రేసా పుష్వాగ్రేతనోభ పుష్వాగ్రేతీ పుష్వాగ్రేసా తనోభిర్వీ వ్యసేమ అదేమదేవీతం దేవీతయ్యత్ దేవీతమితి దేవీతం యదాయో ఆయుష్యాయో శతమిదా శరదో అంతీ అంతీ దేవాయక్రాక్రాక్రాదం జరదం తనూనా తనూనామితి తనూనా పుత్రాతోయత్రితరాతరోంతి మా మధ్యా మధ్యాషత దీర్షతాయో రిషతే రిషత ఆయుర్గంతో గంతో రితి గంతో అదీతిద్యౌరీతి అదీతిరంతరిక్షం అంతరిక్షమదీతి అదీతిం మాత మాత స పిత పిత స పుత్ర పుత్రైతి పుత్ర ఇష్యే దేవా దేవా అదీతి అదీతి పంచ పంచజనా జనా అదీతి అదీతిర్జాతం జాతమదీతి అదీతిర్జనిత్వం జనిత్వమితి జనిత్వం మానా నో మిత్ర మిత్రో వరుణ వరుణో అర్యమా అర్యమాయు ఆయురింద్రా ఇంద్రవిభుక్షా విభుక్షా మరుదా మరుత పరి పరిక్షన్ క్షన్నిక్షన్ యద్వాజినా వాజినో దేవజాతస్య దేవజాతస్య సత్తే దేవజాతస్యేది దేవజాతస్య సత్తే ప్రవక్ష్యామా ప్రవక్ష్యామో విదతే ప్రవక్ష్యామైతి ప్రవక్ష్యామా విదతే వీర్యాణి వీర్యాణీతి వీర్యాణి యన్నిర్మిడా నిర్మిడాక్షణసా నిర్మిజేతి నిజా రేక్షణసా ప్రావేతస్య రాతిం రాతిం గ్రహీతాం మోఖద ముఖతో నయంతి నయంతి నయంతి సుప్రాణజ సుప్రాణిసుమ్యేమ్యద్విశ్వరూప విశ్వరూపైంద్రాపూష్ణో విశ్వరూపైతి విశ్వరూప ఇంద్రాపూష్ణో ప్రియం ప్రియమపి అప్యేతి ఏతి పాసా పాసైతి పాసా ఏ గచ్చాగా సాగపుర పురోస్వేన అస్వేన వాజినా వాజినా పూష్ణ పూష్ణో భాగ భాగో నీయతే నీయతే విశ్వదేవ్య విశ్వదేవ్యై విశ్వదేవ్య అభిప్రియ్యతే అభిప్రియమిత్యభిప్రియ యత్పూరోలాసం పురోలాసమర్వతా అర్వతా స్పష్టా స్పష్టే ఏనాం సౌశ్రవసాయ సౌశ్రవసాయ జిన్వతి జిన్వతీతి జిన్వతి యద్ధవిష్యం హవిష్యామృతోదేవయానం సహ దేవయానం దేవయానమితి దేవయానం ప్రియం మానుషా మానుషా పరి పర్యస్వం అస్వన్నయంతి నయంతీతి నయంతి అత్రాపూష్ణ పూష్ణ ప్రథమ ప్రథమో భాగ భాగయేతి ఏది యజ్ఞం యజ్ఞం దేవేభ్య దేవేభ్య ప్రతివేదయన్ ప్రతివేదయన్ అజ ప్రతివేదయన్నిది ప్రతివేదయన్ అజయిత్యజ హోతాధ్వర్యు అధ్వర్యురావయా ఆవయా అగ్నిమిన్ధ ఆవయాయా అగ్నిమిన్ధోగ్రావగ్రావ అగ్నిమిందయిత్యగ్ని ఇంధ గ్రావగ్రావ ఉత గ్రావగ్రావ ఇది గ్రావ గ్రావ ఉత సర్గస్త సర్గస్త సువిప్ర సువిప్రై సువిప్ర తేన యజ్ఞేన యజ్ఞేన స్వారంకృతేన స్వారంకృతేన స్పృష్టేన స్వారంకృతేనేషు పరంకృతేన స్పృష్టేన రక్షణా స్పృష్టేనేషు ఇష్టేన రక్షణ ఆవేణధ్వం ఆవేణధ్వం ఋణధ్వమి ఋణధ్వం యూపం రస్కా ఉత యూపం రస్కా ఇది యూప రస్కా ఉతయే ఏ యూపవాహా యూపవాహా చకాలం యూపవాహా ఇది యూప వాహా చకాలయ్యే ఏ అశ్వయూపాయ అశ్వయూపాయ తక్షతి అశ్వయూపాయేత్యశ్వ యూపాయ తక్షతి తక్షతి ఏ చార్వతే అర్వతే పచనం పచనాం సంవరంతి సంవరంతితో సంవరంతీతి సంవరంతి ఉతో తేషాం ఉతో యచ్చుతో తేషామభిగోవర్తి అభిగోవర్త్యన్న అభిగోవర్తిర్షి గోవర్తి నయింబసు ఇంబస్తిబసు ఉపప్రా సాగాత్ అగాత్ సుమతే సుమన్మే సుమతి సుమతే మేధాయి అధాయి మన్మ మన్మ దేవానాం దేవానామాసా ఆశా ఉప ఉప వీతపృష్ఠ వీతపృష్ఠ ఇది వీతపృష్ఠ అన్వేనం ఏనం విప్రాహ విప్రాషయ ఋషయో మదంతి మదంతి దేవానాం దేవానాం పుష్టే పుష్టే చక్రమా చక్రమా సుబంధం సుబంధమితి సుబంధం యద్వాజినా వాజినో దామ దామ సందానం సందానమర్వత సందానమితి సమ్ అర్వోయా యాశీర్షణ్యాశీర్షణ్యాసనాజ్జో రజ్జోరస్ అస్వాహ్రాభృతం ప్రభృతమాచ్యే ప్రభృతమితి ప్రభృతం ఆచేతృణం తృణాం సర్వా సర్వా తాదే అపి దేవేషు దేవేష్వస్సు అస్విత్యస్సు యదశ్వస్య అశ్వస్య క్రవిషాః క్రవిషో మక్షికా మక్షికా స ఆశయతి యద్వాః వాస్పరౌ పరౌ స్వధీతౌ స్వధీతౌ రిక్తం స్వధీతా ఇతి స్వధీతౌ రిక్తమస్తి అస్తీత్యస్తి యద్ధస్తయోః సమితు సమితురయతే యన్నకేషు నగేషు సర్వాః సర్వాతా తే అపి దేవేషు దేవేష్వస్సు అస్తిత్యస్సు యజోవధ్యం ఉదరస్య ఉదరస్య భవాతి అపవాదియః అపవాదీత్యపవాతి య ఆమస్య ఆమస్య క్రవిషాః క్రవిషో గంధః గంధో అస్తి అస్తీత్యస్తి సుకృతా సుకృతేతి సుకృతా తచ్చమితారాః సమితారః కృణ్వంతో కృణ్వంతూత ఉత మేధం మేధాం శ్రుతపాకం శ్రుతపాకం పచంతో శ్రుతపాకమితి శ్రుత పాకం పచంతి పచంతో యత్తే తే గాత్రాత్ గాత్రాదగ్నినా అగ్నినా పచ్యమానాత్ పచ్యమానాదభి అభిశూలం శూలం నిహతస్య నిహతస్యావధావతి నిహతస్యేతి నిహతస్య అవధావతీత్యవ ధావతి మాతతి తద్భూమ్యాం భూమ్యామాశ్లేషతి ఆశ్లేషతి శ్రీణన్మా మాతృణేషు తృణేషు దేవేభ్యః దేభ్యస్తభ్యాభ్యో ధాతం ఉషద్భ్యాతమస్సు అస్తిత్యస్సు తే వాజినం వాజినం పరిపశ్యంతి పరిపశ్యంతి పక్వం పరిపశ్యంతి పరిపశ్యంతి పక్వయ్యే ఆహు ఆహుస్తురభిః సురభిర్నిః నిర్హరా హరేతిర్వతః అర్వతోమాగ్నిసభిక్షామాగ్నిసభిక్షాముపాసతే మాగ్నిసభిక్షామితి మాగ్నిసభిక్షాం ఉపాసయత ఉతో ఉపాసయత ఇత్యుప ఆసతే ఉతో తేషాం ఉతో ఇత్యుతో తేషామభిగోవస్తిః అభిగోవస్త్యన్నః అభిగోవస్తిరిత్యభి గోవస్తిః న ఇన్వతు ఇన్వత్తితి ఇన్వతు యన్నీక్షణం నీక్షణం మాగ్రస్పటన్యాః నీక్షణమితి నీక్షణం మాగ్రస్పటన్యా ఉఖాయాః ఉఖాయాయా యా పాత్రాణి పాత్రాణి యోష్ణః యోష్ణ ఆసేచనాని ఆసేచనాని సేచనాని ఓష్మణ్యాభిధానా అభిధానాచరుణాం అభిధానేత్యభిధానా చరుణామంకాః అంకాః తూణాః తూణాః పరిభూషంతి భూషంత్యస్వం అస్వమిత్యస్వం మాత్వా స్వాగ్నిః అగ్నిధ్వనైర్ధూమగంధిః ధూమగంధిర్మా ధూమగంధిరి ధూమగంధిః మోఖా ముఖా భ్రాజంతి భ్రాజంత్యభి అభివిక్త ఇక్తగ్రీః జగ్రీరిజగ్రీః ఇష్టం వీతం వీతమభిగోవత్తం అభిగోవత్తం వషకృతం అభిగోవత్తమిత్యభి పూర్వస్థం వషత్కృతం తమ్ వషత్కృతమితి వషయతే కృతం తమ్ దేవాసా దేవాస ప్రతి గృహ్ణంతి గృహ్ణంత్యస్వం అస్తమిత్యస్వం నిక్రమాణం నిషదానం నిక్రమాణమితీ ప్రమాణం నిషదానం వివర్తానం నిషదానమితీ సదానం వివర్తానయ్యతే వివర్తానమితీ వర్తానం యశ్చపడ్వీషం పడ్వీషమర్వాత అర్వాత పపోయతేఘాసి ఘాసి జఘాస జఘాస సర్వాతే అపి దేవేషు దేవేష్స్సు అస్తిస్సు యదశ్వాయ అశ్వాయ వాసా వాత ఉపశృణంతి ఉపశృణంత్యధీవాసం ఉపశృణంతీప శృణంతి అధీవాసయ్యాణ్యాని హిరణ్యాన్యస్మై అస్మాయిత్యస్మై సంతానమర్వంతం సంతానమితీశం దానం అర్వంతం పడ్వీశం పడ్వీశం ప్రియా ప్రియా దేవేషు దేవేష్వాయామయంతి ఆయామయంతి యమయంతీతి యమయంతి ఇమాను నుకం కం భువనా భువనా శీషధామ శీషధామేంద్రా శీషధామేతి శీషధామ ఇంద్రశ్చ విశ్వే విశ్వే దేవా దేవా ఇతి దేవా ఆదిత్యేంద్రా ఇంద్రస్తగణ సగణ మరుద్భీ సగణ సగణ మరుద్భిరస్మభ్యం మరుద్భిరితి మరుద్భి అస్మభ్యం వేషజా వేషజా కరత్ కరలిసి కరత్ యజ్ఞం చరణ అస్కన్వం కన్వం చ ప్రజా ప్రజాం చ ప్రజామితి ప్రజాదిత్యై ఆదిత్యేంద్రా ఇంద్రస్థ సహసీషాతి శీషాతీతి శీషాతి ఓ అగ్నిశ్చ పృథివీ పృథివీ చ సన్నతే సన్నతే సన్నతే సన్నతే తే మేతం సన్మమత నమతామద అదో వాయు వాయురంతరిక్షం అంతరిక్షమాదిత్య ఆదిత్యో యౌరాపా ఆపో వరుణ వరుణి వరుణ సప్త సాంసదా సాంసదో అష్టమీ సాంసదీ సంసదా అష్టమీ భూత సాధనీ భూత సాధనీతి భూత సాధనీ సకామా అర్ధాన సకామాని సకామాని అర్ధనస్సు కురు సంజ్ఞానం సంజ్ఞానమస్సు సంజ్ఞానమితి సంజ్ఞానం అస్సు మే మేమునా అమేత్యమునాదేవా ఇమాం వాచం వాచం కళ్యాణీ కళ్యాణీమావదాని ఆవదాని జనేభ్య ఆవధానీవదాని జనేభ్యై జనేభ్య బ్రహ్మరాజన్యాభ్యాగ్నిశూద్రాయ శూద్రాయ చార్యాయ హర్యాయస్వాయ స్వాయారణాయ అరణాయేత్యరణాయ ప్రియో దేవానా దేవానా దక్షిణాయ దక్షిణాయ దాతు దాతురిహ ఇహ భూయాసం భూయాసమయం అయం మే మే కామా కామస్తం సమృద్ధ్యతముప ఉపరమా మాద అదో నమతు నమత్పితి నమతు బృహస్పతే అతి అతియత్ యదర్య హర్యో అర్హాత్ అర్హాద్యుమత్ విమద్విభాతి విమదితి ద్యుక్మత్ విభాతి క్రతోమత్ విభాతీతి విభాతి క్రతోమజ్జనేషు క్రతోమజితి క్రతుమత్ జనేష్మితి జనేషు యద్దీరయతి దీరయస్తవసా సవసత ప్రజాత ఋత ప్రజాత ఋత ప్రజాతేత ప్రజాత తదస్మాసు అస్మాసు ద్రవీణం ద్రవీణం దేహి దేహి చిత్రం చిత్రమితి చిత్రం బృహస్పతేషేయోని బృహస్పతేందోమన్ గోమన్నిహ గోమన్నిజి గోమన్ ఇహాయాహి ఆయాహి యాభిపివా ఇవా కోమం కోమాం శతక్రతో శతక్రతో ఇది శతక్రతో విద్యద్ధ్రావాభి విద్యద్ధిరితి విద్యత్ ప్రీ గ్రావాభిత్సుతం గ్రావాభిరితి గ్రావభిః సుతమితి సుతం ఇంద్రాయత్వా త్వా గోమాతే గోమాతశేష గోమాతయితి గోమాతే ఏషతే తేజోనీ యోనింద్రాయ ఇంద్రాయత్వా త్వా గోమాతే గోమాతయితి గోమాతే ఋతవానం వై స్వానరం ఋతవానమిచ్యుత వానం వై స్వానరమృతస్ జ్యోతిష జ్యోతిషస్పతి పతిమితి పతిం అజస్రం ఘర్మం ఘర్మమీమహే ఈమహీమహే వై స్వానరాయ తైషేషోని యోనిర్వై స్వానరాయ వై స్వానరాయ తేతి వై స్వానరాం హవామహే హవామహృత జ్యోతిష జ్యోతిషస్పతి పతిమిపతి అజస్రం ఘర్మం ఘర్మమీమహే ఈమహీమహే అగ్నిరుక్తేన ఉక్తేన వాహస వాహసే దివాహస వై స్వానరస్య సుమతౌ సుమతౌ శ్యామ సుమత ఇది సుమతౌ శ్యామరాజా రాజా కంభురానా భురానామభిశ్రీ అభిశ్రీరిత్యభిశ్రీ ఇతో జాత జాతో విశ్వం విశ్వామిదం ఇదం విచక్షే చే వై స్వానర వై స్వానరో యతతే సూర్యేణ సూర్యేణేది సూర్యేణ మరుత్వామం ఇంద్ర ఇంద్ర వృషభ వృషభోరాయ కణాయ పిబా సోమం సోమామనుస్వధం మనుష్వధం మదాయ అనుస్వధమిత్యను స్వధం మదాయేతి మదాయ ఆసించస్వ సించస్వ జఠరే జఠరే మధ్వాః మధ్వ భూవన్మిన్ భూవన్మిన్ త్వం త్వాం రాజా రాజాతి అతి ప్రతిపతి ప్రతిపత్సుతానాం ప్రతిపతి ప్రతిపతి సుతానామితి సుతానాం మహా ఇంద్రాః ఇంద్రో వజ్రహస్తః వజ్రహస్తోరసీ వజ్రహస్త ఇది వజ్రహస్తః ఓరసీ శర్మ శర్మ యచ్చతో యచ్చతి యచ్చతో హంతో పాప్మాన్ పాప్మాన్యోస్మాన్ అస్మాన్ ద్వేష్టి ద్వేష్టి ద్వేష్టి అగ్నిర్ఋషి పవమాన పవమాన పాంచజన్య పాంచజన్య పురోహీత పాంచజన్యది పాంచజన్య పురోహీత పురీత తమీమహే ఈమహే మహాగయం మహాగయమితి మహాగయం అనో వీరై వీరైరను అనో పుష్యాత్మ పుష్యాత్మ గోభీ గోభిరశ్వై అశ్వై సర్వేణ స సర్వేణ పుష్టై పుష్టైరి పుష్టై ద్విపదా చతుష్పదా ద్విపదేది ద్విపదా చతుష్పదా వయమ్ చతుష్పదేది చతుఃపదా వయమ్ దేవా దేవానా నో యజ్ఞం యజ్ఞమే దుఃఖా దుఃఖానయంతో దుఃఖేత్యరే దుఃఖా నయంతి నయంతో ఆనా నో గోత్రా గోత్రా గద్రి గద్రి గోపతే గోపతే గా గోపత ఇది గోపతే గాస్సం సమస్మభ్యం అస్మభ్యాం సనయా సనయోయంతు ఎంతు వాజా వాజా ఇది వాజా వివక్షా అసి అతి వృషభ వృషభ సత్యసుష్మ సత్యసుష్మాస్మభ్యం సత్యసుష్మైతి సత్య సుష్మ అస్మభ్యాం తు మాఘవన్ మఘవన్ గోధి మఘవన్నితి మఘవన్ గోధి గోదా గోదాంతి గోదా వర్ధయంతు వర్ధయంతు సంవత్సరా సంవత్సరాయ ఋషయోయానీ యానీ సత్యా సత్యేతి సత్యా సందివ్యేన దివ్యేన దీదిహి దీదిహి లోచనేన లోచనేన విశ్వా విశ్వా ఆభాహి ఆభాహి ధాహి ప్రదిశా ప్రతిశతస్ర ప్రతిశీ ప్రశా చతస్రైతి చతస్ర సంచేభ్యస్వ ఇభ్యస్వాగ్నే అగ్నే ప్రబోధయా బోధయనం ఏనముతే ఉచ్చ ప్రతిష్టమహతే మహతే సౌభాగాయ సౌభాగాయేది సౌభాగాయ మా చరితపే ఇషదుపసత్తా ఉపసత్తారే ఉపసత్తేపసత్తా ఏ అగ్నే అగ్నే బ్రహ్మాణా బ్రహ్మాణస్ తే యశసా యశసస్సంతు సంతు మాన్యే అన్యైత్యన్యే స్వామగ్నే అగ్నే వృణతే వృణతే బ్రాహ్మణా బ్రాహ్మణ ఇమే ఇమే శివ శివో అగ్నే అగ్నే సంవరణే సంవరణే భవా సంవరణ ఇది సంవరణే భవాన నయితీన సపత్న సపత్నేతి సపత్న నో అభిమాది అభిమాది అభిమాదిరిభిమాతి స్వే స్వే గయే గయే జాగృహి రాగృత్య ప్రయుచ్చన్ అప్రయుచ్చన్ నిత్యప్రయుచ్చన్ ఇవైవ ఏవాగ్నే అగ్నే అధి అధిధారయ ధారయా దయం దయం మా స్వామీ నిక్రం క్రం పూర్వచిత పూర్వచితో నికారిణ పూర్వచిత ఇది పూర్వచిత నికారిణ ఇది నికారిణ క్షత్రమగ్నే అగ్నే సుయమం సుయమయమస్సు సుయమమితి సుయమం అస్సు శుభ్యం శుభ్రముపసత్తా ఉపసత్తాబద్ధత ఉపసత్తేప సత్తా బద్ధతా తే అనిశ్రిత అనిశ్రిత ఇత్యనిశ్రిత క్షత్రేణాగ్నే అగ్నే స్వాయు స్వాయుస్తం స్వాయురితి సు ఆయు సామ్రభస్వ రభస్వ మిత్రేణ మిత్రేణ అగ్నే అగ్నే మిత్రధేయే మిత్రధేయే యతస్వ మిత్రధేయతి మిత్రధేయే యతస్వేతి యతస్వ సజాతానాం మధ్యమస్థా సజాతానామితి స జాతానాం మధ్యమస్థాయేభి మధ్యమస్థా ఇది మధ్యమ ఏ రాజ్ఞా రాజ్ఞామగ్నే అగ్నే విహవ్యా విహవ్యో దీవి విహవ్యైదీవి హవ్యా వీరిహా ఇహేహ అతిహా విహో అతి అతిశ్రుధా శ్రుధోతి అత్యచిత్తి అచిత్తిమతి అత్యరాజిం అరాజిమగ్నే అగ్నయిత్యగ్నే విశ్వాహీత్యగ్నే అగ్నే దురితా దురితా సహస్వ దురితేతి దుః ఇతా సహస్వాత అథాస్మభ్యం అస్మభ్యాం సహ వీరం సహ వీరాం రయిం సహ వీరమితి సహ వీరం రయిందాహ దాహ అనాదృశ్యో జాతవేదా జాతవేదా అనిష్ట జాతవేదా ఇది జాత వేదా అనిష్టతో విరాట్ అనిష్ట ఇత్యని శ్రుత విరారగ్నే విరాడి విరాట్ అగ్నే క్షత్రభృతే క్షత్రభృద్ధి క్షత్రభృతి క్షత్రభృతే దీదిహ ఇహే దీహ విశ్వా ఆసా ఆసా ప్రముంచన్ ప్రముంచన్ మానోషీ ప్రముంచన్ ప్రముంచన్ మానోషేయ వీర శివాభీ శివాభీరద్య అద్య పరీ పరీ పాహి పాహిన నో వృధే వృధ ఇది వృధే బృహస్పతే సవిత సవితద్బోధయా బోధయీనం ఏనాం సాం శీతం సాం శీతం చిత్ సాం శీతమితి సం శీతం చిత్సంతరాం సంతరాగ్నేశం సంతరామితి సం తరాం సాం శీతాది శిషాధీతి శిషాధి వర్ధయీనం ఏనం మహతే మహతే సౌభాగాయ సౌభాగాయ విశ్వే విశ్వేనం ఏన మనో మనో మదంతు మదంతు దేవా దేవా ఇది దేవా అమత్ర భూయా తథా అమత్ర భూయాదిత్యమత్ర భూయాతే అధయతే యద్యమస్ యమస్ బృహస్పతే బృహస్పతే అభిషత్తే అభిషత్తేరంక అభిషత్తేరిత్యభిషత్తే అముంచ ప్రత్యోహత ఔహతామశ్వినా అశ్వినా మృత్యు మృత్యుమస్మాత్ అస్మాద్దేవానామగ్నే అగ్నే విషజా విషజా సచీభి సచీభిరి సచీభి